నీ చుట్టూ తిరిగిన గింత చూడవే ఓ పోరి, అడిగిన ఐస్ క్రీమ్ చేయలేదని నువ్వు అలిగిన వాణి నా ప్యారి. వంగలేనో నేనే నా దొంగ పోరివి నువ్వే, పదివేలే తుకరాయే ఎటన్న పోదాం. హోటల్ పొంటి తిందాం, లాడ్జీలల్లా వందాం, ఉన్న ఎన్ని ఒడిచినాక అడుక్క తిందాం. గిర గిర గిర గిర నీ చుట్టూ తిరిగిన గింత చూడవే ఓ పోరి, అడిగిన ఐస్ క్రీమ్ చేయలేదని నువ్వు అలిగిన వాణి నా ప్యారి పోరి. ఇటు చూడే తిరుగుతురా పోడా, నీ బాంచనే నేను రాన్రా, నీ కాలు మొక్కతే పోరి, నీ ఈ పడగొడతరా పోడా. బర్రెలా బలిసున్నా గొర్ర వెంచుకున్నా ఇంకా నాకేం తక్కువని పోరి. గొర్రెలా నీ ఎంత బిర్ర బిర్ర ఉరికస్తా, చిర్రు బుర్రు మనకే ప్యారీ. కిరాకు దానివి నువ్వే, నీ కిరిమిగాన్ని మరి నేనే, 7000 ఎత్తుకరాయే ఎంజాయ్ చేస్తాం. గిర గిర గిర గిర నీ చుట్టూ తిరిగిన గింత చూడవే ఓ పోరి, అడిగిన ఐస్ క్రీమ్ తేలేదని నువ్వు అలిగిన వాణి నా ప్యారి. పైసలు లేవే పోరి, పరిశాన్ చెయ్యక ప్యారి, 10000 ఎత్తుకరాయే ఒడజేసేద్దాం. దూరముడు నీ గిరాలు గాని, అడ్డమైన సినిమాలు చూద్దాం, ఆడిడ ఐస్ క్రీమ్ నాకుదాం, పైసలన్నీ కథమైనాక సప్పుడు చేద్దాం. దండం పెడతానే పోరి, ముఖం బలుగుతురా పోడా, నీకు అలవక్తనే మొక్కి పట్టకుండా పోడా. వచ్చ పోరి, కోతి పేటి ఉన్నా మూతి పంజోలున్నా, షాతి షాట్ అంటుంది నాది, తొర్రి పండ్లోనైనా గుర్రెలో పెండున్నా కండ బలమే చూడి నాది. నిన్ను లవ్ చేసిన నేనే, నిన్ను చేసుకునేటోన్ని నేనే, నిన్ను ఇడిచిపెట్టటోన్ని కూడా నేనే, కానీ ఇడిచిపెట్టనే. గిర్ర గిర్ర గిర్ర గిర్ర నీ చుట్టూ తిరిగిన గింత చూడవే ఓ పోరి, అడిగిన ఐస్ క్రీమ్ తేలేదని నువ్వు అలిగిన వాణి నా ప్యారి. పైసలు లేవే ఓ పోరి, పరిశాన్ చెయ్యక నా ప్యారి, 10000 ఎత్తుకరాయే ఒడజేసేద్దాం. బిచ్చమాడుకోపోని, ట్యాంకు బండి మీద ఎగుదాం, నెక్లెస్ రోడ్డు మీద తునుకుదాం, హుస్సేన్ సాగర్ లో తునికి తానం చేద్దాం. అలవాడు సాగుపో, పోయి అడ్డమైన సినిమాలు చూద్దాం, ఆడిడ ఐస్ క్రీమ్ నాకుదాం, పైసలన్నీ కథమైనాక సపోర్ట్ చేద్దాం. అందుకే మనకి అవుతుంది.